రోదసి పుస్తకం 9వ భాగం. రాకెట్లు గాల్లో కన్నా శూన్యంలో బాగా పనిచేస్తాయి. మరి అలాంటప్పుడు రాకెట్ గమనానికి ఆధారంగా ఉన్న చర్య ప్రతిచర్య సూత్రాన్ని ఉపయోగించుకుని భూమి నుండి చంద్రుడి వద్దకు ఎందుకు ప్రయాణించకూడదు? ఆ భావన మొట్టమొదట క్రీస్తు శకం 1640లో ప్రతిపాదించబడింది. అది న్యూటన్ తన చర్య ప్రతిచర్య సూత్రాన్ని ప్రపంచానికి చాటడానికి 40 ఏళ్లకు పూర్వం ఆ ఆలోచన సూచించింది ఫ్రెంచ్ కాల్పనిక వైజ్ఞానిక రచయిత సిరానో ద బెర్జిరాక్. ఇతగాడు చంద్రయానం అనే పుస్తకం రాశాడు. అందులో చంద్రుణ్ణి చేరుకునేందుకు 7 విభిన్న పద్ధతులు సూచించాడు. అందులో 6 అసంభవమైన పద్ధతులే, కానీ 7వది రాకెట్ పద్ధతి. ఈ సిరానోకి పొడవాటి ముక్కు ఉండేది. తన ముక్కుని విక్రించే వాళ్ళ మీద అక్కసు తీర్చుకునేవాడు. అతని మీద ఓ ప్రఖ్యాతిగాంచిన నాటకం కూడా ఉంది. ఈ నాటకం వలన ఇతగాడి ముక్కు గొడవ గురించి, దానివల్ల వచ్చిన గొడవల గురించి పాఠకులకి తెలిసింది. కానీ అతడు ఓ కాల్పనిక వైజ్ఞానిక రచయిత అని అందరూ మర్చిపోయారు. ఇది జరిగాక మళ్ళీ 250 ఏళ్ల తర్వాతే రాకెట్ సహాయంతో ఖగోళ యాత్ర గురించి ఓ శాస్త్రవేత్త ప్రస్తావించాడు. ఆ ప్రస్తావన తెచ్చినవాడు కాన్స్టాంటిన్ ఈ సియాల్కోవిస్కీ అనే రష్యన్. ఇతడు పుట్టింది 1857 సెప్టెంబర్ 17. 9 ఏళ్ల వయసులో చెవిలో పూసిన పుండు పూలంగా ఇంచుమించు చెవిడివాడైనంత పనైంది. ఇలాంటి అవస్థలో రష్యాలో అప్పటి పరిస్థితుల్లో అతడు చదువు పెద్దగా సాగలేదు. కానీ అతడు తనకి కావలసిన విషయాలన్నీ పుస్తకాలు చదివి తెలుసుకున్నాడు. స్వాధ్యాయం వల్ల అబ్బిన ప్రతిభ కారణంగా అతడు ఎన్నో వినూత్న భావాలని ఊహించగలిగాడు. 1895 నుండి అతడు వ్యోమనౌకల గురించి రచనలు చేయసాగాడు. సిరానో లాగానే సియాల్కోవిస్కీ కూడా రాకెట్ల చేత చోదింపబడే వ్యోమనౌకల్ని వర్ణించాడు. అయితే సియాల్కోవిస్కీ రాకెట్లో మందుపాత్ర వాడాలని అనలేదు. ద్రవ్య ఇంధనాలైన పారాఫిన్ నూనె వంటి వాటి గురించి చెప్పాడు. అటువంటి ఇంధనాలకి మందుపాత్ర కన్నా అధిక చోదక బలం ఉంటుంది. అంతేకాక అవి ద్రవాలు కనుక వాటిని సులభంగా నియంత్రించవచ్చు. ఆ ద్రవం మండే ప్రాంతంలోకి ద్రవం ప్రవేశించే రేటును నియంత్రిస్తూ ద్రవం మండే రేటును కూడా వీలుగా నియంత్రించవచ్చు. ఈ రోజుల్లో మన వాహనాల్లో చాలా మటుకు ద్రవ్య ఇంధనాలనే వాడతాం. ఉదాహరణకి కార్లలోనూ విమానాలలోనూ పెట్రోల్ వాడతాం. అయితే శక్తి పుట్టాలంటే పెట్రోల్ ఆక్సిజన్తో కలవాలి. గాలిలో సంచరించే వాహనాలకి ఇది పెద్ద విషయమేమీ కాదు. కానీ వ్యోమంలో గాలిలేని శూన్యంలో కదిలే వాహనాలకి ఇదంత సులభం కాదు. చుట్టూ గాలి ఉండదు, కనుక రాకెట్ దానికి కావలసిన ఆక్సిజన్ని అది మోసుకుపోవాలి. తక్కువ ఘన పరిమాణంలో ఎక్కువ ఒదిగేలా ఆక్సిజన్ని ద్రవ్య రూపంలోకి మార్చి తీసుకుపోవాలి. సియాల్కోవిస్కీ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాడు. 1903లో అతడు ఓ వైమానిక పత్రికలో రాకెట్ శాస్త్రానికి సంబంధించి వరుసగా కొన్ని వ్యాసాలు రాశాడు. ద్రవ్య ఇంధనాలు, ద్రవ్య ఆక్సిజన్ మొదలైన విషయాలే కాక వ్యోమ దుస్తులు, రోదసి యొక్క మానవాక్రమణ మొదలైన ఎన్నో అంశాల గురించి రాశాడు. తన చివరి రోజుల్లో అవుట్సైడ్ ది ఎర్త్, అంటే భూమికి బాహ్యంగా అన్న పుస్తకం కూడా రాశాడు. రాకెట్ పనితీరు గురించి సియాల్కోవిస్కి విపులంగా సూత్రీకరించినప్పటికీ రాకెట్ నిర్మాణానికి మాత్రం అతడెప్పుడూ పూనుకోలేదు. అతడు 1935లో సెప్టెంబర్ 19న మరణించాడు. సోవియట్ యూనియన్లో అతడికి గొప్ప గౌరవం లభించినా సోవియట్ బయట అతడి పేరు పెద్దగా ఎవరికీ తెలియదు.